పరివాసము. అదివో అల్లదివో శ్రీహరివాసము, పదివేలు శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, పదివేలు శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. అది వెంకటాచలం అఖిలో నటము, అదివో బ్రహ్మానుల కము రూపము. అదివో నిత్య నివాసం అఖిలమునులకు, అదివో నిత్య నివాసం అఖిలమునులకు. అది చూడు అది మృక్కుడు ఆనందమయము, అది చూడు అది మృక్కుడు ఆనందమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. కైవల్య పదము వెంకట నగమదివో, శ్రీ వెంకటపతికి సిరులైనది. భావింప సకల సంపద రూపమదివో, భావింప సకల సంపద రూపమదివో. పావనములకెల్ల పావనమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. శ్రీహరివాసము, శ్రీహరివాసము. ಕೂಡಿಟ್ಟಡು ಭೂಮಿ ಜಗೋಪತಿಯೈನ ಪುರುಷ ನಿಧಾನವು ರಾಮುಡು ರಾಘವುಡು ರವಿ ಕುಲುಡಿತ್ತಡು ಭೂಮಿ ಜಗೋಪತಿಯೈನ ಪುರುಷ ನಿಧಾನವು ರಾಮುಡು ರಾಘವುಡು ರವಿ ಕುಲುಡಿತ್ತಡು పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగి నానా విద్యల బలవంతుడు వేదములోను తింపగా వేడుకలు దైవారగా ధరించి దాసుల మోహన నారసింహుడు మోహన నారసింహుడు కుంఠము కాణా చైన కొండ తెట్టెలాయ మహిమలి తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదుర వైకుంఠము కాణా చైన కొండ తెట్టెలాయ మహిమలి తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ మెరసి దేవదేవుడు తిరువేరుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువేరుల మెరసి దేవదేవుడు దేవదేవుడు బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్రాదియునొకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే కడగి ఏనుగు మీద కాయు ఎండొకటి, కుడమి శునకము మీద పొలయు ఎండొకటి. కడుపుంగులను పాపకర్ములను సరిగావా జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే. కడుపుంగులను పాపకర్ములను సరిగావా జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. ఏడు కొండల్లా మీద భక్తుల నేలంగా వెలిసే, ఏడు కొండల్లా మీద భక్తుల నేలంగా వెలిసే. చుక్కలను దాకే కొండలపై మన వెంకన్న, చూడా సక్కంగా వెలిసేను మన వెంకన్న. చుక్కలను దాకే కొండలపై మన వెంకన్న, చూడా సక్కంగా వెలిసేను మన వెంకన్న. వైకుంఠ అలిమేలు మంగా తల్లి అందాల విబుడోయమ్మా, అలిమేలు మంగా తల్లి అందాల విబుడోయమ్మా. అవని అంత ఏలేటి దేవాది దేవుడమ్మా, అవని అంత ఏలేటి దేవాది దేవుడమ్మా. నలు దిక్కులుగా చేటి నారాయణ మూర్తేనమ్మా, నలు దిక్కులుగా చేటి నారాయణ మూర్తేనమ్మా. కలిబాదలు తొలగించుటాకు కలియుగాన అవతరించేనే మన వెంకన్న, కలిబాధలు తొలగించుటాకు మన వెంకన్న, కలియుగాన అవతరించేనే మన వెంకన్న. వైకుంఠ వాసుడమ్మ శ్రీ వెంకటేశుడమ్మ పవలించే దేవుడమ్మా ఆపారందామూడమ్మా, పవలించే దేవుడమ్మా ఆపారందామూడమ్మా. భూభారం తీర్చుట కొరకే భూపైన వెలిసేనమ్మా, భూభారం తీర్చుట కొరకే భూపైన వెలిసేనమ్మా. ఎన్నెన్నో మైమలతో నీ మన వెంకన్న, ఏడు కొండల్లా వెలిసేను మన వెంకన్న. వైకుంఠ వాసుడమ్మ శ్రీ వెంకటేశుడమ్మ త్రేతాయుగము నందు శ్రీరాముడు అతనేనమ్మా, త్రేతాయుగము నందు శ్రీరాముడు అతనేనమ్మా, ద్వాపారాయుగము నందు శ్రీకృష్ణుడు అతడేనమ్మా, ద్వాపారాయుగము నందు శ్రీకృష్ణుడు అతడేనమ్మా, కలియుగమందున వెంకటేశుడై వెలిసేను, కలియుగమందున వెంకటేశుడై వెలిసేను, దశావతారుడు తానమ్మా మన వెంకన్న, ధరణి పైన వెలిసిన దేవుడే మన వెంకన్న, దశావతారుడు తానమ్మా మన వెంకన్న, ధరణి పైన వెలిసిన దేవుడే మన వెంకన్న, వైకుంఠ వాసుడమ్మ శ్రీ వెంకటేశుడమ్మ, వైకుంఠ వాసుడమ్మ శ్రీ వెంకటేశుడమ్మ, ఏడు కొండల్లా మీద భక్తుల నేలంగా వెలిసే, ఏడు కొండల్లా మీద భక్తుల నేలంగా వెలిసే, సుక్కలను దాచే కొండలపై మన వెంకన్న, చూడా చక్కంగా వెలిసేను మన వెంకన్న, సుక్కలను దాచే కొండలపై మన వెంకన్న, చూడా చక్కంగా వెలిసేను మన వెంకన్న, సుక్కలను దాచే కొండలపై మన వెంకన్న, చూడా చక్కంగా వెలిసేను మన వెంకన్న. ఆయన